కృష్ణయజుర్వేదే క్రమపాఠే తృతీయ కాండే తృతీయ ప్రశ్న ప్రారంభ. అగ్నే తేజస్విన్ తేజస్వీ తేజస్వీ త్వం దేవేషు దేవేషు భూయాస్తేజస్వంతం తేజస్వంతం మాం మామాయుష్మంతం ఆయుష్మంతం వర్చస్వంతం వర్చస్వంతం మనుష్యేషు మనుష్యేషు కురు దీక్షాయై దీక్షాయై తపసశ్చేజసే తేజసే జుహోమి జుహోమి తేజోవిత్ తేజోవిదసి తేజోవిది తేజహావిత్ అసి తేజ తేజో మాహాసీత్ ఆసీన్మా మాహం అహం తేజ తేజోహాసిషం హాసిషం మాం తేజ తేజోహాసీత్ ఆసీదింద ఇంద్రౌజస్విన్ ఓజస్విన్నోజస్వీ ఓజస్వీ త్వం దేవేషు దేవేషు భూయా భూయా ఓజస్వంతం ఓజస్వంతం మాం మామాయుష్మంతం ఆయుష్మంతం వర్చస్వంతం వర్చస్వంతం మనుష్యేషు మనుష్యేషు కురు కురు బ్రహ్మణ బ్రహ్మణశ్చ క్షత్రస్య క్షత్రస్య చౌజసే ఓజసే జుహోమి జుహోమ్యోజోవిత్ ఓజోవిదసి రోజోవిదిత్యోజహావిత్ అస్యోజ రోజో మాహాసీత్ ఆసీన్మా మాహం అహమోజ ఓజోహాసిషం హాసిషం మాం మామోజ ఓజోహాసీత్ ఆసీత్ సూర్య సూర్యభ్రాజస్విన్ భ్రాజస్విన్ భ్రాజస్వీ భ్రాజస్వీ త్వం దేవేషు దేవేషు భూయా భూయాభ్రాజస్వంతం భ్రాజస్వంతం మాం మామాయుష్మంతం ఆయుష్మంతం వర్చస్వంతం వర్చస్వంతం మనుష్యేషు మనుష్యేషు కురు కురు వాయో వాయోశ్చ త్వాపాం అపాంచ భ్రాజసే భ్రాజసే జుహోమి జుహోమి సువర్విత్ సువర్విదసి సువర్విదితి సువహావిత్ అసి సువః సువర్మా మామా మాహాసీద్ ఆసీన్మా మాహం అహగుం సువః సువరహాసిషం హాసిషం మామాం మాగుం సువః సువరహాసీద్ ఆసీన్మయి మయి మేధాం మేధాం మయి మయి ప్రజాం ప్రజాం మయి ప్రజావితి ప్రజాం మయి యజ్ఞిః అగ్నిస్తేజః తేజో దధాతు దధాతు మయి మయి మేధాం మేధాం మయి మయి ప్రజాం ప్రజాం మయి ప్రజామిది ప్రజాం మయీంద్ర ఇంద్ర ఇంద్రియం ఇంద్రియం దధాతు దధాతు మయి మయి మేధాం మేధాం మయి మయి ప్రజాం ప్రజాం మయి ప్రజామిది ప్రజాం మయి సూర్య సూర్యో భ్రాజ భ్రాజో దధాతు దధాత్రి దధాతు వాయుర్హిం కర్త హింకర్తాగ్నిః హింకర్తేతి హింకర్త అగ్నిః ప్రస్తోత ప్రస్తోత ప్రజాపతిః ప్రస్తోతేతి ప్రస్తోత ప్రజాపతి సామ ప్రజాపతిర్ ప్రజాపతి సామ బృహస్పతి బృహస్పతిరుద్గాత ఉద్గాత విశ్వే ఉద్గాతేర్గాత విశ్వే దేవా ఉపగాతార ఉపగాతారో మరుత ఉపగాతారహిత్యుపగాతార మరుత ప్రతిహర్తార ప్రతిహర్తార ఇంద్ర ప్రతిహర్తార ఇది ప్రతిహర్తార ఇంద్రో నిధనం నిధనం తే నిధనమితి నిధనం తే దేవా దేవాణభృత ప్రాణభృత ప్రాణం ప్రాణభృతయి ప్రాణభృత ప్రాణం మయి ప్రాణమితి ప్రాణం మయి దధతు దధత్వేతత్ేతద్వై వై సర్వమద్ధర్యు అద్ధర్యురుపాకూర్వన్ ఉపాకూర్వన్ుద్గాతృభ్య ఉపాకూర్వన్నిత్యుపా ఆకూర్వన్ ఉద్గాతృభ్య ఉపాకరోతి ఉద్గాతృభ్యుద్గాతృభ్య ఉపాకరోతి తే ఉపాకరోతిపా ఆకరోతి తే దేవా దేవా ప్రాణభృత ప్రాణభృత ప్రాణం ప్రాణభృత ఇది ప్రాణభృత ప్రాణం మయి ప్రాణమితి ప్రాణం మయి దధతు దధత్విది ఇత్యాహ ఆహైతత్ ఏతదేవ ఏవ సర్వం సర్వమాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్త ఇడాహ ఇడా దేవహోః దేవహోర్మనుః దేవహోరితి దేవాహోః మనుర్యజ్ఞనీః యజ్ఞనీర్బృహస్పతిః యజ్ఞనీరితి యజ్ఞానీః బృహస్పతిరుక్థామదాని ఉక్థామదాని శకంసిషత్ ఉక్థామదానీత్యుక్థామదాని శకంసిషద్విశ్వే విశ్వే దేవాః దేవాః సోక్తవాచః సోక్తవాచః పృథివీ సోక్తవాచ ఇతి సోక్తవాచః పృథివీమాతః మాతర్మా మామా మా హింసీః హింసేర్మథో మధు మనిష్యే మనిష్యే మధు మధు జనిష్యే జనిష్యే మధు మధు వక్ష్యామి వక్ష్యామి మధు మధు వదిష్యామి వదిష్యామి మధుమతీ మధుమతీం దేవేభ్య మధుమతీమితి మధుమతీం దేవేభ్యో వాచం వాచముద్యాసం ఉద్యాసం శుశ్రూషేణ్యాహం శుశ్రూషేణ్యాహం మనుష్యేభ్య మనుష్యేభ్యస్తం తమ్ మా దేవా దేవా అవంతు అవంతు శోభాయై శోభాయై పితర పితరో ను అనుమదంతు మదంతి మదంతు అసవస్వా ప్రవృహంతు బృహంతు గాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసా అగ్నే అగ్నే ప్రియం ప్రియం పాథ పాథ ఉప ఉపే రుద్రా రుద్రాస్వా ప్రవృహంతు బృహంతు త్రైష్ఠుభేన త్రైష్ఠుభేన ఛందసా ఛందసేంద్రస్య ఇంద్రస్య ప్రియం ప్రియం పాథ పాథ ఉప ఉపే ఇహ్యాదిత్యాః ఆదిత్యాస్త్వా త్వాప్ర ప్రవృహంతు బృహంతు జాగతేన జాగతేన ఛందసా ఛందసా విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానాం ప్రియం ప్రియం పాథః పాథ ఉప ఉపేహి ఇహి మాందాసు మాందాసు తే శుక్ర శుక్ర శుక్రం శుక్రమా ఆధూనోమి ధూనోమి బంధనాసు బంధనాసు కోతనాసు కోతనాసు నూతనాసు నూతనాసు రేషీషు రేషీషు మేషీషు మేషీషు వాశీషు వాశీషు విశ్వభృత్సు విశ్వభృత్సు మాధ్వీషు విశ్వభృత్సుది విశ్వభృతేసు మాధ్వీషు కుహాసు కుహాసు శక్వరీషు శక్వరీషు శుక్రాసు శుక్రాసు తే శుక్ర శుక్ర శుక్రం శుక్రమా ఆధూనోమి ధూనోమి శుక్రం శుక్రం తే శుక్రేణ శుక్రేణ గృహామి గృహామ్యంధ అంధోరూపేణ రూపేణ సూర్యస్య సూర్యస్య రశ్మిభిః రశ్మిభిరిజి రశ్మీభిః ఆస్మిన్ అస్మిన్నుగ్రాః ఉగ్రా అచుచ్యగుః అచుచ్యగుర్దివః దివోధారాః ధారా అసశ్చత అసశ్చతేత్యసశ్చత కకుహరం రూపం రూపం వృషభస్య వృషభస్య రోచతే రోచతే బృహత్ బృహత్ సోమః సోమః సోమస్య సోమస్య పురోగాః పురోగాః శుక్రః పురోగా ఇతి పురహాగాః శుక్ర శుక్రస్య శుక్రస్య పురోగాః పురోగా ఇతి పురహాగాః ప్రతే సోమ సోమాదాభ్యం అదాభ్యం నామ నామ జాగృవి జాగృవి తస్మై తస్మై తే సోమ సోమ సోమాయ సోమాయ స్వాహ స్వాహోషిక్ ఋషిక్ త్వం దేవ దేవ సోమ సోమగాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసా అగ్నే అగ్నే ప్రియం ప్రియం పాథ పాథో అపి అపీ ఇహి వశీ వశీ త్వం త్వం దేవ దేవ సోమ సోమత్రైష్ఠుభేన త్రైష్ఠుభేన ఛందసా ఛందసేంద్రస్య ఇంద్రస్య ప్రియం ప్రియం పాథ పాథో అపి అపీ ఇహ్యస్మత్సఖా అస్మత్సఖా త్వం అస్మత్సఖేత్యస్మతే సఖా త్వం దేవ దేవ సోమ సోమ జాగతేన జాగతేన ఛందసా ఛందసా విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానాం ప్రియం ప్రియం పాథ పాథో అపి అపీ ఇహ్యా ఆనః నః ప్రాణ ప్రాణ ఏతు ప్రాణ ఇతి ప్రాణ ఏతు పరావత పరావత ఆ పరావత ఇతి పరావత ఆంతరిక్షాత్ అంతరిక్షాద్దివ దివస్పరి పరీదివలి ఆలిః పృథివ్యా పృథివ్యా అధి అధ్యమృతం అమృతమసి అసి ప్రాణాయ ప్రాణాయ త్వా ప్రాణాయేతి ప్రాణాయ త్వేతి త్వా ఇంద్రాగ్నీ మే ఇంద్రాగ్నీతి ఇంద్రాగ్నీ మే వర్చ వర్చ కృణుతాం కృణుతాం వర్చ వర్చ సోమ సోమో బృహస్పతి బృహస్పతి బృహస్పతి వర్చో మే మే విశ్వే విశ్వే దేవా దేవా వర్చ వృతో మే మే ధత్తం ధత్తమశ్విన అశ్వినేత్యశ్విన ధృందేవా వాయత్ ఇదీం ఈమను అనువోచత్ ఓచద్బ్రహ్మాణి బ్రహ్మాణి వే వేరు ఉతత్ తదితి తత్ పరి విశ్వాని విశ్వాని కావ్యా కావ్యా నేమి నేమిశ్చక్రం చక్రమివ ఇవాభవత్ అభవదిత్యభవత్ ఏతద్వై వా అపాం అపాం నామధేయం నామధేయం గృహ్యం నామధేయమితి నామాధేయం గృహ్యం యత్ యదాధావాః ఆధావా మాందాసు ఆధావా ఇత్యాధావాః మాందాసు తే తే శుక్ర శుక్ర శుక్రం శుక్రమా ఆధూనోమి ధూనోమీతి ఇత్యాహ ఆహాపాం అపామేవ ఏవ నామధేయేన నామధేయేన గృహ్యేన నామధేయేనేతి నామాధేయేన గుహ్యేన దివ దివ వృష్టి వృష్టిమవ అవరుంధే రుంధే శుక్రం శుక్రం తే తే శుక్రేణ శుక్రేణ గృహామి గృహామీతి ఇత్యాహ ఆహైత్ ఏతద్వై వా అహ్న అహ్నోరూపం రూపయ్రాత్రి రాత్రి సూర్యస్య సూర్యస్య రశ్మయ రశ్మయ వృష్ట్యా ఆహ వృష్ట్యా ఈషతే ఈషతేహ్న అహ్న ఏవ రూపేణ రూపేణ సూర్యస్య సూర్యస్య రశ్మిభిః రశ్మిభిర్దివ రశ్మిభిర్ది రశ్మీభిః దివో వృష్టి వృష్టిం శ్రావయతి శ్రావయత్యా ఆస్మిన్ అస్మిన్నుగ్రాః ఉగ్రా అచిత్యవః అచిత్యవరితి ఇత్యాహ ఆహ యథాయుజుః యథాయుజురేవ యథాయుజురితి యథాయుజుః ఏవైత్ ఏతత్ కకుహం కకుహం రూపం రూపం వృషభస్య వృషభస్య రోచతే రోచతే బృహత్ బృహదితి ఇత్యాహ ఆహైతత్ ఏతద్వై వా అస్య అస్య కకుహం కకుహం రూపం రూపం యత్ యద్వృష్టిః వృష్టిరూపేణ రూపేణైవ ఏవ వృష్టిం వృష్టిమవ అవరుంధే రుంధే యత్ యత్తే తే సోమ సోమాదాభ్యం అదాభ్యం నామ నామ జాగ్రవి జాగ్రవీతి ఇత్యాహ ఆహైష ఏష హవై వై హవిషా హవిషా హవిః హవిర్యజతి యజతి యః సోదాభ్యం అదాభ్యం గృహీత్వా గృహీత్వా సోమాయ సోమాయ జుహోతి జుహోతి పరా పరా వై వా ఏతస్య ఏతస్యాయుః ఆయుః ప్రాణ ప్రాణ ఏతి ప్రాణ ఇతి ప్రాణ ఏతి యః యోగుంశం అగుంశం గృహ్ణాతి గృహ్ణాత్యా ఆన నః ప్రాణ ప్రాణ ఏతు ప్రాణ ఇతి ప్రాణ ఏతు పరావతః పరావత ఇతి పరావత ఇతి పరావతః ఇత్యాహ ఆహాయుః ఆయురేవ ఏవ ప్రాణం ప్రాణమాత్మన్ ప్రాణమిది ప్రాణం ఆత్మన్ ధత్తే ధత్తేమృతం అమృతమసి అసి ప్రాణాయ ప్రాణాయత్వా ప్రాణాయతి ప్రాణాయ త్వేతి ఇది హిరణ్యం హిరణ్యమభి అభివిధ్యమితి అనిత్యమృతం అమృతం వై వై హిరణ్యం హిరణ్యమాయుః ఆయుః ప్రాణ ప్రాణోమృతేన ప్రాణ ఇది ప్రాణ మృతేనైవ ఏవాయుః ఆయురాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే శతమానం శతమానం భవతి శతమానమితి శతమానం భవతి శతాయుః శతాయుః పురుష శతాయుర్తి శత ఆయుః పురుష శతేంద్రియ శతేంద్రియ ఆయుషి శతేంద్రియ ఇతి శత ఇంద్రియ ఆయుష్యేవ ఏవేంద్రియే ఇంద్రియే ప్రతి ప్రతిష్టతి తిష్టత్యప అప ఉప ఉపసృజతి స్పృశతి భేషజం భేషజం వై వా ఆప ఆపో భేషజం భేషజమేవ ఏ కృతే కృతైతి కృతే వాయురసి అసి ప్రాణ ప్రాణో నామ ప్రాణైతి ప్రాణ నామ సవితుః సవితురాధిపత్యే ఆధిపత్యే పానం ఆధిపత్యేత్యాధిపత్యే అపానం మే అపానమిత్యపానం మేదాహ దాశ్చక్షుః చక్షురసి అసి శ్రోత్రం శ్రోత్రం నామ నామ ధాతుః ధాతురాధిపత్యే ఆధిపత్య ఆయుః ఆధిపత్యేత్యాధిపత్యే ఆయుర్మే మేదాహ నా రూపం రూపమసి అసి వర్ణ వర్ణో నామ నామ బృహస్పతే బృహస్పతిరాధిపత్యే ఆధిపత్యే ప్రజా ఆధిపత్యేత్యాధిపత్యే ప్రజా మే ప్రజాపతి ప్రజా మేధాహ దారుతం ఋతమసి అసి సత్యం సత్యం నామ నామేంద్రస్య ఇంద్రస్యాధిపత్యే ఆధిపత్యే క్షత్రం ఆధిపత్యేత్యాధిపత్యే క్షత్రం మే మేధాహ దాభూతం భూతమసి అసి భవ్యం భవ్యం నామ నామ పితృణాం పితృణమాధిపత్యే ఆధిపత్యేపాం ఆధిపత్యేత్యాధిపత్యే అపామోషధీనాం ఓషధీనాం గర్భం గర్భంధారః ధారతస్య ఋతస్య త్వా వ్యోమనే వ్యోమన ఋతస్య వ్యోమనే వీభోమనే ఋతస్య త్వా విభూమనే విభూమన ఋతస్య విభూమన ఇది వీభూమనే ఋతస్య త్వా విధర్మణే విధర్మణ ఋతస్య విధర్మణ ఇది వీధర్మణే ఋతస్య త్వా సత్యాయ సత్యాయర్తస్య ఋతస్య త్వా జ్యోతిషే జ్యోతిషే ప్రజాపతిః ప్రజాపతిర్విరాజం ప్రజాపతి ప్రజాపతి విరాజమపశ్యత్ విరాజమితి విరాజం అపశ్యత్తయా ప్రజాభూతం భూతం చూయం భవ్యం చాసృజత అసృజత తాం తాం ఋషిభ్యః ఋషిభ్యస్థిర ఋషిభ్యైతృషీభ్యః ఇరోదధాత్ అదధాత్తాం తాం జపదగ్నిః జపదగ్నిః తపసా తపసా పశ్యత్ అపశ్యత్తయా ప్రజా వై వై సహ సవృష్ణీన్ వృష్ణీన్ కామాన్ కామాన్ అసృజత అసృజత తత్ప్రశ్నీనా తృష్ణీనా వృష్ణీత్వం వృష్ణీత్వం యత్ వృష్ణీత్వమితి వృష్ణీత్వం యత్ృష్ణయ వృష్ణయో దృశ్యంతే దృశ్యంతే వృష్ణీన్ వృష్ణీనేవ దేవతై తై కామాన్ కామాజమాన యజమానో అవరుంధే రుంధే వాయు వాయురసి అసి ప్రాణ ప్రాణో నామ ప్రాణయతి ప్రాణ నామేతి ఇత్యాహ ఆహ ప్రాణాపానౌ ప్రాణాపానామేవ ప్రాణాపానామితి ప్రాణాపానౌ ఏవావ అవరుంధే రుంధే చక్షు చక్షురసి అసి శ్రోత్రం శ్రోత్రం నామ నామేతి ఇత్యాహ ఆహాయు ఆయురేవ ఏవావ అవరుంధే రుంధే రూపం రూపమసి అసి వర్ణ వర్ణో నామ నామేతి ఇత్యాహ ఆహ ప్రజా ప్రజామేవ ప్రజామితి ప్రజా ఏవావ అవరుంధే రంధర్తం ఋతమసి అసి సత్యం సత్యన్నామ నామేతి ఇత్యాహ ఆహ క్షత్రం క్షత్రమేవ ఏవావ అవరుంధే రుంధే భూతం భూతమసి అసి భవ్యం భవ్యం నామ నామేతి ఇత్యాహ ఆహ పశవ పశవో వై వా అపాం అపామోషధీనా ఔషధీనా గర్భ గర్భ పశూన్ పశూనేవ ఏవావ అవరుంధే రుంధ ఏతావత్ ఏతావద్వై వై పురుషం పురుషం పరిత పరితస్తత్ తదేవ ఏవావ అవరుంధే రుంధఋతస్య ఋతస్య త్వా వ్యోమనే వ్యోమన ఇది వ్యోమన ఇది వై ఓమనే ఇత్యాహ ఆహేయం ఇయం వై వా ఋతస్య ఋతస్య వ్యోమ వ్యోమేమాం వ్యోమేతి వి ఓమ ఇమామేవ ఏవాభి అభిజయతి ఏత్రిదస్య ఋతస్యత్వా త్వా విభూమనే విభూమన ఇది విభూమన ఇది వి భూమనే ఇత్యాహ ఆహాంతరిక్షం అంతరిక్షం వై వా ఋతస్య ఋతస్య విభూమ విభూమాంతరిక్షం విభూమేతి వి భూమ అంతరిక్షమేవ ఏవాభి అభిజయతి ఏత్రిదస్య ఋతస్యత్వా త్వా విధర్మణే విధర్మణ ఇది విధర్మణ ఇది వి ధర్మణే ఇత్యాహ ఆహద్యో యౌర్వై వా ఋతస్య ఋతస్య విధర్మ విధర్మదివం విధర్మేతి వి ధర్మ ఇవమేవ ఏవాభి అభిజయతి ఏత్రిదస్య ఋతస్యత్వా త్వా సత్యాజ సత్యాజేతి ఇత్యాహ ఆహ దిశ దిశో వై వా ఋతస్య ఋతస్య సత్యం సత్యం దిశ దిశ ఏవ ఏవాభి అభిజయతి ఏత్రిదస్య దస్యత్వా త్వా జ్యోతిషే జ్యోతిష ఇది ఇత్యాహ ఆహ సువర్గ సువర్గో వై సువర్గ ఇది సువహాగ వై లోక లోకరుతస్య ఋతస్య జ్యోతి జ్యోతిస్సువర్గం సువర్గమేవ సువర్గమితి సువహాగం ఏవ లోకం లోకమభి అభిజయతి వేత్యేతావంత ఏతావంతో వై వై దేవలోకాః దేవలోకాస్తాన్ దేవలోకా ఇది దేవలోకాః తానేవ ఏవాభి అభిజయతి ఏది దశ దశ సంపద్యంతే పద్యంతే దశాక్షర దశాక్షరా విరాట్ దశాక్షరే దశాక్షర విరాడన్నం విరాడితి వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజి విరాడితి వీరాట్ విరాజ్యేవ విరాజీతి వీరాజి ఏవాన్నాద్యే అన్నాద్యే ప్రతి అన్నాద్యేత్యన్నాద్యే ప్రతిష్టతి తిష్టతీతి తిష్టతి ఏవా వై వై యద్యజ్ఞేన యజ్ఞేన నావారుంధ అవారుంధ తత్ అవారుంధతేవ అరుంధత తత్పరై పరైరవ అవారుంధత అరుంధతరాణ పరాణ పరత్వం పరత్వం యత్ పరత్వమితి పరాత్వం యత్పరే పరే గృహ్యంతే గృహ్యంతేజ్ఞేన యజ్ఞేన నావరుంధే అవరుంధే తస్య అవరుంధేత్యవారుంధే తస్యావరుద్ధ్యై అవరుద్ధ్యేయం అవరుద్ధ్యా ఇత్యవారుద్ధ్యై యం ప్రథమం ప్రథమం గృహ్ణాతి గృహ్ణాతీమం ఇమమేవ ఏవతేన తేన లోకం లోకమభి అభిజయతి ఏదియం యం ద్వితీయం ద్వితీయమంతరిక్షం అంతరిక్షం తేన తేనయం యం తృతీయం తృతీయమమం అముమేవ ఏవతేన తేన లోకం లోకమభి అభిజయతి జయతి యత్ యదేతే ఏతే గృహ్యంతే గృహ్యంత ఏషాం ఏషాం లోకానాం లోకానామభిజిత్యై అభిజిత్యా ఉత్తరేషు అభిజిత్యా ఇత్యభిజిత్యై ఉత్తరేష్వహస్సు ఉత్తరేష్విత్యుదోత్తరేషు అహస్వముద అహస్విత్యహస్సు అముతోర్వాంచ అర్వాంచో గృహ్యంతే గృహ్యంతే అభిజిత్య అభిజిత్యైవ అభిజిత్యేత్యభిజిత్య ఏవేమాన్ ఇమాం లోకాన్ లోకాన్ పునః పునరిమం ఇమం లోకం లోకం ప్రత్యవరోహంతి ప్రత్యవరోహంతి యత్ ప్రత్యవరోహంతీతి ప్రతి అవరోహంతి యత్పూర్వేషు పూర్వేష్హస్సు అహస్విత అహస్విత్యహహస్సు ఇతఃపరా అంచ పరా అంచో దృశ్యంతే దృశ్యంతే తస్మాత్ తస్మాదిత ఇతఃపరా అంచ పరా అంచ ఇమే ఇమే లోకా లోకాయత్ ఇదుత్తరేషు ఉత్తరేష్హస్సు ఉత్తరేష్విత్యుదోత్తరేషు అహస్వముత అహస్విత్యహస్సు అముతోర్వాంచ అర్వాంచో దృశ్యంతే దృశ్యంతే తస్మాత్ తస్మాదముత అముతోర్వాంచ అర్వాంచ ఇమే ఇమే లోకా లోకాస్తస్మాత్ తస్మాదయాతయాన్న యాతయాన్నో లోకాద్ అజాతయాన్నైత్యాతయాన్న లోకాన్మనుష్యా మనుష్యా ఉప ఉపజీవంతి జీవంతి బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినైతి బ్రహ్మవాదిన వదంతి కస్మాత్ కస్మాత్ సత్యాత్ సత్యాద్య అభ్య ఔషధయ అభ్యేత్యభ్య ఔషధయ సంభవంతి భవంతోషధయ ఔషధయో మనుష్యాణం మనుష్యాణమన్నం అన్నం ప్రజాపతిం ప్రజాపతిం ప్రజా ప్రజాపతిమిది ప్రజాపతి ప్రజా అను ప్రజా ప్రజా అను ప్రజాయంతే జాయంత ఇది పరాన్ పరానను అన్విది బ్రూయాద్ బ్రూయాద్గృహ్ణాతి గృహ్ణాభ్య అభ్యస్వా అభ్యేత్యభ్య ఔషధేభ్య ఔషధేభ్యో గృహ్ణామి ఔషధేభ్యేత్యోషేభ్య గృహ్ణామీతి తస్మాత్ తస్మాదభ్య అభ్య ఔషధయ అభ్యేత్యభ్య ఔషధయ సంభవంతి భవంతి యద్గృహ్ణాతి గృహ్ణాత్యోషేభ్య ఔషధేభ్యస్వా ఔషధేభ్యేత్యోషేభ్య ప్రజాభ్య ప్రజాభ్యో గృహ్ణామి ప్రజాభ్యై ప్రజాభ్య గృహ్ణామీతి తస్మాత్ తస్మాదోషధయ ఔషధయో మనుష్యాణం మనుష్యాణమన్నం అన్నం యద్గృహ్ణాతి గృహ్ణాతి ప్రజాభ్య ప్రజాభ్యస్వా ప్రజాభ్యేతి ప్రజాభ్య ప్రజాపతయే ప్రజాపతయే గృహ్ణామి ప్రజాపతయేతి ప్రజాపతయే గృహ్ణామీతి తస్మాత్ తస్మాత్ ప్రజాపతి ప్రజాపతిం ప్రజా ప్రజాపతిమిది ప్రజాపతి ప్రజా అను ప్రజా ప్రజా అను ప్రజాయంతే జాయంత ఇది జాయంతే ప్రజాపతిర్దేవాసురాన్ ప్రజాపతిర్ ప్రజాపతి దేవాసురానసృజత దేవాసురానిది దేవాసురాన్ అసృజత తత్ తదను అను యజ్ఞ యజ్ఞోసృజ్యత అసృజ్యత యజ్ఞం యజ్ఞం ఛందాగుంసి ఛందాగుంసి తే విశ్వంచ విశ్వంచోవి విక్రామన్ అక్రామాన్స సోసురాన్ అసురానను అనుయజ్ఞ యజ్ఞోప అపాక్రామద్ అక్రామద్యజ్ఞం యజ్ఞం ఛందాగుంసి ఛందాగుంసి తే దేవా దేవా అమన్యంత అమన్యంతమీ అమీ వై అమీ ఇత్యమీ వా ఇదం ఇదమభూవన్ అభూవనయత్ యద్వయం వయగ్ స్మ స్మ ఇది తే ప్రజాపతి ప్రజాపతిముప ప్రజాపతిమి ప్రజాపతి ఉపాధావన్ అధావన్ సహ సోబ్రవీద్ అబ్రవీత్ ప్రజాపతి ప్రజాపతిశ్చందసాం ప్రజాపతిరి ప్రజాపతి ఛందసాం వీర్యం వీర్యమాదాయ ఆదాయ తత్ ఆదాయేత్యాదాయ తద్వః వస్త్ర ప్రదాస్యామి దాస్యామీతి సహ ప్రఛందసాం ఛందసాం వీర్యం వీర్యమాదాయ ఆదాయ తత్ ఆదాయేత్యాదాయ తదేభ్యేభ్య ప్రాయచ్చత్ అయచ్చత్తత్ తదను అనుఛందాగుంసి ఛందాగస్ అపాక్రామన్ అక్రామన్ ఛందాగుంసి ఛందాగుంసి యజ్ఞ యజ్ఞస్తత తతో దేవా దేవా అభవన్ అభవన్ పరా పరాసురా అసురాజ ఏం ఛందసాం ఛందసాం వీర్యం వీర్యం వేద వేదా ఆశ్రావయ శ్రావయాస్తు అస్తు శ్రౌషట్ శ్రౌషడ్యుజ యజయే యే యజామహే యజామహే వషట్కార వషట్కారో భవతి వషట్కార ఇది వషట్కార భవత్యాత్మనా ఆత్మనా పరా పరా అస్య అస్య భ్రాతృవ్య భ్రాతృవ్యో భవతి భవతి బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి కస్మై కస్మైకం కమధ్వర్యు అధ్వర్యురా ఆశ్రావయతి శ్రావయతీతి ఇది ఛందసాం ఛందసాం వీర్యాయ వీర్యాయేతి ఇది బ్రూయాత్ బ్రూయాదేతత్ ఏతద్వై వై ఛందసాం ఛందసాం వీర్యం వీర్యమా ఆశ్రావయ శ్రావయాస్తు అస్తు శ్రౌషట్ శ్రౌషడ్యజ యజయే యే యజామహే యజామహే వషట్కారః వషట్కారో యః వషట్కార ఇతి వషట్కార యేవం ఏవం వేద వేద సవీర్యైః సవీర్యైరేవ సవీర్యైరితి సా వీర్యైః ఏవ ఛందోభిః ఛందోభిరర్చతి ఛందోభిర్ఛందాభిః అర్చతి యత్ యత్కిం కించ చార్చతి అర్చతి యత్ యదింద్ర ఇంద్రో వృత్రం వృత్రమహన్ అహన్న మేధ్యం అమేధ్యం తత్ తద్యత్ యద్యతీన్ యతీనపాదవత్ అపాదవదమేధ్యం అపాదవదిత్యపవత్ అమేధ్యం తత్ తదథ అథ కస్మాత్ కస్మాదైంద్ర ఐంద్రో యజ్ఞ యజ్ఞ ఆ ఆసగ్రస్థాతో సగ్గస్థాతోరితి సగ్గస్థాతోరితి సంస్థాతో ఇత్యాహో ఆహురింద్రస్య ఇంద్రస్య వై వాయేషా ఏషా యజ్ఞయా యజ్ఞయా తనో తనూర్యత్ యజ్ఞ యజ్ఞస్తాం తామేవ ఏవ తత్ తద్విజంతి యజంతి యః ఏవం ఏవం వేద వేదోప ఉపైనం ఏనం యజ్ఞ యజ్ఞో నమతి నమతీతి నమతి ఆయుర్దా అగ్నే ఆయుర్దాయుర్దా అగ్నే హవిష హవిషో విషాణ విషాణో ఘృతప్రతీక ఘృతప్రతీకో ఘృతయోని ఘృతప్రతీక ఇది ఘృతాప్రతీక ఘృతయోనిరేధి ఘృతయోనిరితి ఘృతయోని ఏధీత్యేధి ఘృతం పీయిత్వా పీయిత్వా మధు మధు చారు చారు ద్రవ్యం ద్రవ్యం పితా పితేవ ఇవ పుత్రం పుత్రమభి అభిరక్షతాత్ రక్షతాదిమం ఇమమితీమం ఆవృశ్చతే వృశ్చతే వై వా ఏతత్ ఏతద్యజమాన యజమానోగ్నిభ్యాం అగ్నిభ్యాయత్ అగ్నిభ్యామిత్యగ్నేభ్యాం ఎదేనయో ఏనయో శుభం కృత్య శుభం కృత్యాథ శుభం కృత్యేతి శుతం కృత్య అథాన్యత్ర అన్యత్రవభృతం అవభృతమవైతి అవభృతమిత్యవాభృతం అవైత్యాయుర్దాహ అవైతీత్యవా ఏతి ఆయుర్దా అగ్నే ఆయుర్దా ఇత్యాయుహోదా అగ్నే హవిష హవిషోషాణ విషాణ ఇది ఇత్యవభృతం అవభృతమవైష్యన్ అవభృతమిత్యవాభృతం అవైష్యన్ జుహుయాత్ అవైష్యన్నిత్యవా ఏష్యన్ జుహుయారాహుత్యా ఆహుత్యైవ ఆహుత్యేత్యాహుతా ఏవైనౌ ఏనౌ శమయతి శమయతి నార్తి ఆర్తిమా అర్చతి ఇచ్చతి యజమాన యజమానోజత్ యత్కుసీదం కుసీదమప్రతీతం అప్రతీతం మయి అప్రతీతమిత్యప్రతీతం మయి ఏన ఏన యమస్ యమస్ బలినా బలినా చరామి చరామీతి చరామి యహైవ ఏవ సన్ సన్ నిరవదయే నిరవదయే తత్ నిరవదయ ఇతి నిహి అవదయే తదేతత్ ఏతత్తత్ తదగ్నే అగ్నే అనృణ అనృణో భవామి భవామీతి భవామి విశ్వలోప విశ్వదావస్య విశ్వలోపేతి విశ్వాలోప విశ్వదావస్య త్వా విశ్వదావస్యేతి విశ్వాదావస్య త్వాసన్ ఆసన్ జుహోమి జుహోమ్యగ్ధాత్ అగ్ధాదేక అగ్ధాదిత్యగ్ధాత్ ఏకో హుతాత్ అహుతాదేక అహుతాదిత్యహుతాత్ ఏక సమసనాత్ సమసనాదేక సమసనాది సమసనాత్ ఏక ఇత్యేక ఏన నః కృణ్వంతు కృణ్వంతు భేషజం భేషజగం సద సదసహ సహో వరేణ్యం వరేణ్యమిది వరేణ్యం అజన్న నో నభసా నభసా పుర పురస్ సగ్గస్థాన సగ్గస్థానో అభి సగ్గస్థాన ఇది సంస్థాన అభిరక్షతు రక్షత్రితి రక్షతు గ్రహాణమసమర్త్యై అసమర్త్యై బహవ అసమర్త్యా ఇత్యసంవృత్తి బహవో నః నో గృహా గృహ అసన్ అసన్నిత్యసన్ సత్వం త్వన్న నో నభస నభసస్పతే పదవూర్జం ఊర్జన్న నోధేహి ధేహి భద్రయా భద్రయేతి భద్రయా పునర్ణ నో నష్టం నష్టమా ఆకృతి కృధి పునః పునర్ణ నో రయిం రయిమా ఆకృతి కృధీతి కృధి ఏవ సగ్గస్థాన సగ్గస్థాన సహస్రపోషస్య సగ్గస్థానేతి సంస్థాన సహస్రపోషస్యేషిషే సహస్రపోషస్యేతి సహస్రపోషస్య ఈశిషే సహ సనః నో రాస్వ రాస్వాజ్యాని అజ్యానికం రాజ రాజస్పోషం పోషకం సువీర్యం సువీర్యకం సంవత్సరేణా సువీర్యమితి సువీర్యం సంవత్సరేణాగస్వస్తిం సంవత్సరేణావితి సంవత్సరేణా స్వస్తిమితి స్వస్తిం అగ్నిర్వావ వావయమ యమ ఇయమ్ ఇయమ్ యమీ యమే కుసీదం కుసీదం వై వా ఏతత్ ఏతద్యమస్య యమస్య యజమాన యజమాన ఆదత్తే దత్తేజత్ యదోషధీభి ఓషధీభిర్వేది ఓషధీభిరిత్యోషధీభి వేదిగ్రిస్తృణాతి స్తృణాతి యత్ యదనుపౌష్య అనుపౌష్య ప్రజాయాత్ అనుపౌష్యేత్యనుపౌష్య ప్రజాజాద్గ్రీవముగ్ధం ప్రజాజాది ప్రజాయాత్ గ్రీవబద్ధమేనం గ్రీవబద్ధమితి గ్రీవాబద్ధం ఏనమముష్మిన్ అముష్మిన్ లోకే లోకే నేనీయేరన్ నేనీయేరగజత్ యత్కుసీదం కుసీదమప్రతీప్తం అప్రతీప్తం మయి అప్రతీప్తమిత్యప్రతీప్తం మయీతి ఇత్యోవ ఉపౌషతి ఓషతీహ ఇహైవ ఏవ సన్ సన్ యమం యమం కుసీదం కుసీదం నిరవదాయ నిరవదాయ నృఢ నిరవదాయేతి నే అవదాయ నృఢః సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమేతి ఏతి ఇది మిశ్రం మిశ్రమివ ఇవ చరేత్ చరేదంజలినా అంజలినా సక్తూన్ సక్తూన్ ప్రదావ్యే ప్రదావ్యే జిహుజాద్ ప్రదావ్యేతి ప్రదావ్యే జిహుజాదేష ఏష వై వా అగ్ని అగ్నిర్వీశ్వానర వైశ్వానరోజత్ యత్ప్రదావ్య ప్రదావ్య సహ ప్రదావ్యేతి ప్రదావ్య స ఏవైనం ఏనగ్స్వరైతి సదైరత్యన్హాం అన్హాం విధాన్యాం విధాన్యామేకాష్టకాయాం విధాన్యామితి విధాన్యాం ఏకాష్టకాయామపూపం ఏకాష్టకాయామిత్యేకాష్టకాయాం అపూపం చతుశ్శరావం చతుశ్శరావం పక్త్వా చతుశ్శరావమితి చతుః శరావం పక్త్వా ప్రాతః ప్రాతరేతేన ఏతేన కక్షం కక్షముప ఉపౌషేత్ ఓషేద్దిరి యది దహతి దహతి పుణ్యసమం పుణ్యసమం భవతి పుణ్యసమమితి పుణ్యాసమం భవతి యది యది న దహతి దహతి పాపసమం పాపసమేతేన పాపసమమితి పాపాసమం ఏతేన అస్మా స్మ వై వా ఋషయ ఋషయ పురా పురా విజ్ఞానేన విజ్ఞానేన దీర్ఘసత్వం విజ్ఞానేనేది విజ్ఞానేన దీర్ఘసత్రముప దీర్ఘసత్రమితి దీర్ఘసత్రం ఉపయంతి యంతి యః యో వై వా ఉపద్రష్టారం ఉపద్రష్టారముపశ్రోతారం ఉపద్రష్టారమిత్యుపాద్రష్టారం ఉపశ్రోతారమనుఖ్యాతారం ఉపశ్రోతారమిత్యుపాశ్రోతారం అనుఖ్యాతారం విద్వాన్ అనుఖ్యాతారమిత్యనుఖ్యాతారం విద్వాన్ యజతే యజతే సమ్ సముష్మిన్ ముష్మిల్లోకే లోక ఇష్టాపూర్తేన ఇష్టాపూర్తేన గచ్చతే ఇష్టాపూర్తేనేతి ఇష్టాపూర్తేన గచ్చతే అగ్నిః అగ్నిర్వై వా ఉపద్రష్టా ఉపద్రష్టా వాయు ఉపద్రష్టేత్యుపాద్రష్ట వాయురుపశ్రోత ఉపశ్రోతాదిత్య ఉపశ్రోతేత్యుపశ్రోత ఆదిత్యోనుఖ్యాత అనుఖ్యాతాన్ అనుఖ్యాతేత్యనుఖ్యాత తాన్ యః యేవం ఏవం విద్వాన్ విద్వాన్ యజతే యజతే సమ్ సమముష్మిన్ అముష్మిల్లోకే లోక ఇష్టాపూర్తేన ఇష్టాపూర్తేన గచ్చతే ఇష్టాపూర్తేనేతి ఇష్టాపూర్తేన గచ్చతేయమ్ అజన్నః మానభసా నభసా పుర పుర ఇది ఇత్యాహ ఆహాగ్ని అగ్నిర్వై వై నభసా నభసా పుర పురోగ్ని అగ్నిమేవ ఏవతత్ తదాహ ఆహైతత్ ఏతన్మే మే గోపాయ గోపాయేతి ఇది సహ సత్వం త్వన్నః నో నభస నభసస్వతే తత ఇది ఇత్యాహ ఆహ వాయు వాయుర్వై వై నభస నభసస్పతి పతిర్వాయు వాయుమేవ ఏతత్ తదాహ ఆహైతత్ ఏతన్మే మే గోపాయ గోపాయేతి ఇది దేవ దేవసగ్గుస్థాన సగ్గుస్థానేతి సగ్గుస్థానేతి సంస్థాన ఇత్యాహ ఆహాసౌ అసౌ వై వా ఆదిత్యః ఆదిత్యో దేవః దేవః సగ్గుస్థానః సగ్గుస్థాన ఆదిత్యం సగ్గుస్థాన ఇది సంస్థానః ఆదిత్యమేవ ఏవతత్ తదాహ ఆహైతత్ ఏతన్మే మే గోపాయ గోపాలేతి ఇతీతీతి ఏతం యువానం యువానం పరి పరివహ వోదామి దామి తేన తేన క్రీడంతీ క్రీడంతీ శరత శరత ప్రియేణ ప్రియేణేతి ప్రియేణ మాన నశాప్త శాప్తజనుషా జనుషా సుభాగా సుభాగా రాజ సుభాగా ఇది సుభాగా రాజస్పోషేణ పోషేణ సమ్ సమిషా ఇషా మదేమ మదేమేతి మదేమ నమో మహిమ్నే మహిమ్న ఉత ఉత చక్షుషే చక్షుషే తే ఏ మరుతాం మరుతాం పిత ఇతస్తత్ తదహం అహం గృణామి గృణామీతి గృణామి అనుమన్యస్వ మన్యస్వ సుయజా సుయజాయజామ సుయజేతి సుయజా యజామజిష్టం జిష్టం దేవానాం దేవానామిదం ఇదమస్తు అస్తు హవ్యం హవ్యమితి హవ్యం దేవానామేష ఏష ఉపనాహ ఉపనాహ ఆసీత్ ఉపనాహ ఇత్యుపనాహ ఆసీదపాం అపాం గర్భ గర్భ ఓషధీషు ఓషధీషు న్యక్త న్యక్త ఇది నియక్త సోమస్య ద్రప్సం ద్రప్సమవృణీత అవృణీత పూషా పూషా బృహన్ బృహన్నద్రి అద్రిరభవత్ అభవత్త తేషామిత్యేషాం పితావత్సానాం వత్సానాం పతి పతిర్ఘ్నియానాం ఘ్నియానామథో అథో పిత అథో ఇత్యథో పితామహతాం మహతాం గర్గరాణాం గర్గరాణామితి గర్గరాణాం వత్సో జరాజు జరాజు ప్రతిథుక్ ప్రతిథుక్ పీయూష ప్రతిథుగితి ప్రతిథుక్ పీయూష ఆమిక్షా ఆమిక్షామస్తు మస్తు ఘృతం ఘృతమస్య అస్య రేత రేత ఇతి రేత త్వాంగావ గావో వృణత వృణత రాజ్యాయ రాజ్యాయ త్వాం త్వాగం హవంత హవంత మరుత మరుత స్వర్కా స్వర్కా ఇతి సు అర్కా వృష్ణం క్షత్రస్య క్షత్రస్య కపుభి కపుభి శ్రియాణ శిశ్రియాణస్తత తతో నః నౌగ్రహ ఉగ్రో వి విభజ భజా వసూని వసూనీతి వసూని దీర్ధేన వై దీర్ధేనేతి విర్ధేన వా ఏష పశునా పశునా యజతే యజతే యస్యైతాని ఏతాని న క్రియంతే క్రియంత ఏష హతు త్వయి వై సమృద్ధేన సమృద్ధేన యజతే సమృద్ధేనేతి సమృద్ధేన యజతే యస్యైతాని ఏతాని క్రియంతే క్రియంత ఇతి క్రియంతే సూర్యో దేవ దేవో దివిషద్భ్య దివిషద్భ్యో ధాత దివిషద్భ్య ఇది దివిషద్భ్య ధాత క్షత్రాయ క్షత్రాయ వాయు వాయుస్ప్రజాభ్య ప్రజాభ్యేతి ప్రాజాభ్య బృహస్పతిస్వా త్వా ప్రజాపతయే ప్రజాపతయే జ్యోతిష్మతీం ప్రజాపతయేతి ప్రజాపతయే జ్యోతిష్మతీం జుహోతు జుహోత్తి జుహోతు యస్యాస్తే తే హరిత హరితో గర్భ గర్భోథో అథో యోని అథో ఇత్యథో యోనిర్హిరంగీ హిరంగీతి హిరంగీ అంగాన్నిహృత నహృతీ యస్యీతాం తాం దేవై దేవైః సమ్ సమజీగమం అజీగమమిత్యజీగమం ఆవర్తన వర్తన వర్తజ వర్తయని నినివర్తన నివర్తన వర్తజ నివర్తనేతి నివర్తన వర్తయేంద్ర ఇంద్రనర్దబుద నర్దబుదేతి నర్దబుద భూమ్యాశ్చతస్ర చతస్ర ప్రదిశ ప్రదిశస్తాభి ప్రదిశ ఇతి ప్రాదిశ తాభిరా ఆవర్తయ వర్తయా పునః పునరితి పునః వితే తే భినద్మి భినద్మిత కరీం తకరీం వి వియోని యోనిం వి విగవీన్యౌ గవీన్యా విధి గవీన్యౌ వి మాతరం మాతరం చ పుత్రం పుత్రం చ వి విగర్భం గర్భం చరాజు జరాజు చేతి బహిష్టే హే అస్తు అస్తు బాల్ బాలితి ఇతీతీతి రుద్రప్స విశ్వరూప రుద్రప్స ఇత్యరుద్రప్స విశ్వరూప ఇందు విశ్వరూప ఇది విశ్వరూప ఇందు పవమాన పవమానో ధీర ధీర ఆనంద ఆనందగర్భం గర్భమితి గర్భం ఏకపదీ ద్విపదీ ఏకపదీద్యేకాపదీ ద్విపదీ త్రిపదీ ద్విపదీతి ద్వీపదీ త్రిపదీ చతుష్పదీ త్రిపదీతి త్రిపదీ చతుష్పదీ పంచపదీ చతుష్పదీతి చతుపదీ పంచపదీ షట్పదీ పంచపదీతి పంచాపదీ షట్పదీ సప్తపదీ షట్పదీతి షట్పదీ సప్తపద్యష్టాపదీ సప్తపదీతి సప్తాపదీ అష్టాపదీ భువన అష్టాపదీద్యష్టాపదీ భువనాను అను ప్రథతాం ప్రథవాగ స్వాహ స్వాహేతి స్వాహ మహీద్యో యో పృథివీ పృథివీ చన ఇమం ఇమం యజ్ఞం యజ్ఞం వివిక్షతాం వివిక్షతామితి వివిక్షతాం వివృతాం నః భరీమభిః భరీమభిరితి భరీమాభిః ఇదం వాం వామాస్యే ఆస్యే హవిః హవిః ప్రియం ప్రియమింద్రా బృహస్పతి ఇంద్రా బృహస్పతి ఇతి ఇంద్రా బృహస్పతి ఉక్తం మదః మదశ్చ శస్యతే శస్యత ఇతి శస్యతే అయం వాం వాం పరి పరిషిచ్యతే సిచ్యతే సోమ సోమ ఇంద్రా బృహస్పతి ఇంద్రా బృహస్పతి ఇతి ఇంద్రా బృహస్పతి చారుర్మదాయ మదాయ పీతయే పీతయ ఇతి పీతయే అస్మే ఇంద్రా బృహస్పతి అస్మే ఇత్యస్మే ఇంద్రా బృహస్పతిరయం ఇంద్రా బృహస్పతి ఇతి ఇంద్రా బృహస్పతి రయంధత్తం దత్తగం శతగ్వినం శతగ్వినమితి శతగ్వినమం అశ్వావంతకం సహస్రణం అశ్వావంతమిత్యశ్వావంతం సహస్రణమితి సహస్రణం బృహస్పతిర్నః నః పరి పరిపాతు పాతు పశ్చాత్ పశ్చాదుత ఉతోత్తరస్మాత్ ఉత్తరస్మాదధరాత్ ఉత్తరస్మాదిత్యుదరస్మాత్ అధరాదఘాయోః అఘాయోరిత్యఘాయోః ఇంద్రః పురస్తాత్ పురస్తాదుత ఉత మధ్యతః మధ్యతో నః అసఖా సఖా సఖిభ్యః సఖిభ్యో వరివ సఖిభ్య ఇతి సఖీభ్యః వరివ కృణోత్ కృణోత్తి కృణోత్ ఇతే ఏ విశ్వక్ విశ్వగ్వాతజూతాసః వాతజూతాసో అగ్నే వాతజూతాస ఇతి వాతజూతాసః అగ్నే భామాసః భామాసశ్యుతే శుచే శుచయః శుచయశ్చరంతి చరంతీతి చరంతి తువిం రక్షాసో దివ్యాః తువిం రక్షాసేతి తువిం రక్షాసః విద్యానవగ్వాః అవగ్వావనాః వనావనంతి వనంతి ధృషతా ధృషతా రుజంతః రుజంత ఇతి రుజంతః త్వామగ్నే అగ్నే మానుషీః మానుషీరీడతే ఈడతే విషః విషో హోత్రావిదం హోత్రావిదం వివిచిం హోత్రావిదమిది హోత్రావిదం వివిచికం రత్నధాతమం వివిచిమితి వీవిచిం రత్నధాతమితి రత్నాధాతమం కుహాసంతం సందగం సుభగ సుభగ విశ్వదర్శతం సుభగేతి సుభగ విశ్వదర్శతం తు విష్మణసం విశ్వదర్శతమితి విశ్వాదర్శతం తు విష్మణసగం సుయజం సుయజం ఘతశ్రియం సుయజమితి సూయజం ఘతశ్రియమితి ఘతాశ్రియం ధాతా దదాతు దదాతున మోరయిం రయిమీశాన ఈశానో జగత జగతస్పతి పతిరితి పతి సనః నః పూర్ణేన పూర్ణేన భావనత్ వావనదితి వావనత్ ధాతా ప్రజాయాః ప్రజాయా ఉత ప్రజాయా ఇతి ప్రజాయాః ఉత రాజః రాజ ఈశే ఈశే ధాతా ధాతేదం ఇదం విశ్వం విశ్వం భువనం భువనం యజాన యజానేతి యజాన ధాతా పుత్రం పుత్రం యజమానాయ యజమానాయ దాతా దాతా తస్మై తస్మాహు హవ్యం హవ్యం ఘతవత్ ఘతవద్విధేమ ఘతవదితి ఘతావత్ విధేమేతి విధేమ ధాతా దదాతు దదాతునః నో రయిం రయిం ప్రాచీం ప్రాచీం జీవాతుం జీవాతుమక్షితాం అక్షితామిత్యక్షితాం వయం దేవస్య దేవస్య ధీమహి ధీమహి సుమతిం సుమతికం సత్యరాధసః సుమతిమితి సుమతిం సత్యరాధస ఇతి సత్యారాధసః ధాతా దదాతు దదాతు దాశుషే దాశుషే వసూని వసూని ప్రజాకామాయ ప్రజాకామాయ మీఢుషే ప్రజాకామాయేతి ప్రజాకామాయ మీఢుషే దురోణే దురోణ ఇతి దుః ఓనే తస్మై దేవాః దేవా అమృతాః అమృతాస్తం సంజయంతా ఏంతాం విశ్వే విశ్వే దేవాసః దేవాసో అదితిః అదితిః సజోషాః సజోషా ఇతి సాజోషాః అనునః లోద్య అద్యానుమతిః అనుమతిర్యజ్ఞం అనుమతిరిత్యనోమతిః యజ్ఞం దేవేషు దేవేషు మన్యతాం మన్యతామితి మన్యతాం అగ్నిశ్చ హవ్యవాహనః హవ్యవాహనో భవతాం హవ్యవాహన ఇతి హవ్యావాహనః భవతాం దాశుషే దాశుషేమయః మయ ఇతి మయః ఆన్వీత్ ఇదనుమతే అనుమతే త్వం అనుమత ఇత్యనుమతే త్వం మన్యాసి మన్యాసీ శం శం చ నః నః కృధి కృధీతి కృధి క్రత్వే దక్షాయ దక్షాయ నః నో హిను హిను ప్ర ప్రణః న ఆయోగుంషి ఆయోగుంషి తారిషః తారిష ఇతి తారిషః అనుమన్యతాం మన్యతామనుమన్యమానా అనుమన్యమానా ప్రజావంతం అనుమన్యమానేత్యనుమన్యమానా ప్రజావంతకం వయిం ప్రజావంతమిది ప్రజావంతం వయమక్షీయమాణం అక్షీయమాణమిత్యక్షీయమాణం తస్యై వయం వయగం హేడసి హేడసి మా నాపి అపి భూమ భూమసా సానః నో దేవీ దేవీ సుహవా సుహవా శర్మ సుహవేది సుహవా శర్మ యచ్చతు యచ్చత్తి యచ్చతు యస్యామిదం ఇదం ప్రదిశి ప్రదిశియత్ ప్రదిశీతి ప్రాదిశి యద్విరోచతే విరోచతేదుమతిం విరోచత ఇతి వీరోచతే అనుమతిం ప్రతి అనుమతిమిత్యనుమతిం ప్రతిభూషంతి భూషంత్యాజవః ఆజవ ఇత్యాజవః యస్యా ఉపస్థః ఉపస్థ ఉరు ఉపస్థ ఇత్యుపాస్థః ఉర్వంతరిక్షం అంతరిక్షం సా సానః నో దేవీ దేవీ సుహవా సుహవా శర్మ సుహవేతి సుహవా శర్మ యచ్చతు యచ్చత్తి యచ్చతు ఆకామహం అహగుం సుహవాం సుహవాగుం సుష్టుతి సుహవామితి సుహవాం సుష్టుతీ హువే సుష్టుతూతి సుస్తుతి హువే శృణోతు శృణోతు నః నః సుభగా సుభగా వోదతు సుభగేతి సుభగా బోధతుమనా త్మనేమనా తీవ్యవ అపస్సూచ్యా సూచ్యాచ్ఛిద్యమానయ అచ్ఛిద్యమానయ దాతు దాతు వీరం వీరగం శతదాజం శతదాజ ముఖ్యం శతదాజమితి శతాధాజం ముఖ్యమిత్యుఖ్యం యాత్రే ఏ రాకే రాకే సుమతయ సుమతయ సుపేషస సుమతయ ఇతి సుమతయ సుపేషసోజాభి సుపేషస ఇతి సుపేషస యాభిర్దదాసి దాసి దాశుషే దాశుషే వసూని వసూనీతి వసూని తాభిర్న నో అద్య అద్య సుమనాహ సుమనా ఉపాగహి సుమనా ఇతి సుమనాహ ఉపాగహి సహస్రపోషం ఉపాగహీత్యుపా ఆగహి సహస్రపోషకం సుభగే సహస్రపోషమితి సహస్రాపోషం సుభగే రణ సుభగ ఇది సుభగే రాణేతి రణ శ్రీవాలియా యా సుపాణి సుపాణిరితి సుపాణి ఉహూమహం అహగం సుభగాహం సుభగాహం విద్మనాపసం సుభగామితి సుభగాహం విద్మనాపసమస్మిన్ విద్మనాపసమితి విద్మనాపసం అస్మిన్ యజ్ఞే యజ్ఞే సుహవాహం సుహవాహం జోహవీమి సుహవామితి సుహవాహం జోహవీమీతి జోహవీమి సాన నో దాతు దాతు శ్రవణం శ్రవణం విదృణాం విదృణాం తస్యాహ తస్యాస్తే తే దేవి దేవి హవిషా హవిషా విధేమ విధేమేతి విధేమ కుహోర్దేవానాహం దేవానామృతస్య అమృతస్య పత్నీ పత్నీ హవ్యా హవ్యాన నో ఆస్య ఆస్య హవిష హవిషశ్చికేతు చికేత్తి చికేతు సందాశుషే దాశుషే కిరతు కిరతు భూరి భూరి వామం వామగం రాజ రాజస్పోషం పోషం చికితుషే చికితుషే దాతు దాత్తి దాతు తృతీయకాండే తృతీయ ప్రశ్న సమాప్తః.